ఒక మిలియన్ అంటే ఎంత ఉంటుంది? పుస్తకం 5వ భాగం. ఒక ట్రిలియన్ గ్యాలన్లు అంటే సుమారు 133 బిలియన్ ఘనపు అడుగుల నీరు. ఒక నగరపు నౌకాశ్రయంలో ఎంత నీరు ఉంటుంది? ఇది నగరాలను బట్టి వేరువేరుగా ఉంటుందనుకోండి, కానీ సహజంగా అర్ధవృత్తాకారంలో 7 మైళ్ళ భూమిలో 50 అడుగుల లోతులో ఏర్పడిన ఒక పెద్ద నౌకాశ్రయాన్ని ఊహిస్తే అది సహేతుకంగా ఉంటుంది. అటువంటి నౌకాశ్రయంలో ఉన్న నీటి యొక్క ఘనపరిమాణం సుమారు 100 బిలియన్ల ఘనపు అడుగులు ఉంటుంది. సుమారుగా ఇది మన అపారమైన చేపల కూటమికి అవసరమైనంత ఉంటుంది. వైశాల్యమును లోతుతో గుణిస్తే దానికి సమానంగా ఘనపరిమాణం ఉంటుంది. కాకపోతే ఇది అర్ధవృత్తం కాబట్టి వైశాల్యం 1/2 × π r². r అంటే 7 మైళ్ళు ఇంటూ 5280 అంటే 1 మైలుకి అడుగులు అంటే పూర్తిగా 36960 అడుగులు. వైశాల్యం 1/2 × 3.14 × 36960² అంటే సుమారుగా 2.14 బిలియన్ చదరపు అడుగుల నీరు. ఈ ఘనపరిమాణం సుమారుగా 2 బిలియన్లు × 50 అంటే 100 బిలియన్ల ఘనపు అడుగుల నీరు. చిన్న నక్షత్రాలు. సాధారణంగా మనం ఉపయోగించే నక్షత్రాల నమూనాలో అడ్డంగా 108 నక్షత్రాలు మరియు నిలువుగా 133 నక్షత్రాలు ఉంటాయి. అంటే ఒక పుటలో 108 × 133 మొత్తం 14364 నక్షత్రాలు ఉంటాయి. ఇక్కడ 7 పుటలు ఉన్నాయి కాబట్టి 7 × 14364 నక్షత్రాలు అంటే 100548. ఇంకా మనం పరిమాణంలో వ్యత్యాసాలను కూడా పరిగణిస్తే ఇవి 100,000 నక్షత్రాల కంటే ఎక్కువ. ఇప్పుడు మీరు చూశారు కదా, 7 పుటలలో 100,000 నక్షత్రాలను నింపవచ్చు. 1 మిలియన్ అంటే 100,000 కు 10 రెట్లు. అందువలన 1 మిలియన్ నక్షత్రాలను చూపాలంటే మనకు 10 × 7 అంటే 70 పుటలు అవసరం అవుతాయి. 1 బిలియన్ అంటే 1000 మిలియన్లు కాబట్టి 1 బిలియన్ చిన్న నక్షత్రాలను చూపాలంటే 1000 × 70 మొత్తం 70,000 పుటలు అవసరం అవుతాయి. 9 అంగుళాల వెడల్పుతో ఉన్న 70,000 పుటలను అడ్డంగా పరుచుకుంటూ వెళితే 9.94 మైళ్ళు ఉంటుంది. అది ఎలాగో చూద్దాం. 70,000 × 9 అంగుళాలు అంటే 630,000 అంగుళాలు అవుతుంది. దీనిని 1 అడుగుకి 12 అంగుళాలు. ఈ 630,000 అంగుళాలని 12తో భాగిస్తే, దానిని మరల 5280తో భాగిస్తే 9.94 మైళ్ళు. 1 బిలియన్ నక్షత్రాలు 10 మైళ్ళ దూరాన్ని ఆక్రమిస్తే 1 ట్రిలియన్ అంటే 1000 బిలియన్లు అంటే అదే పరిమాణంలో ఉన్న 1 ట్రిలియన్ నక్షత్రాలు 10,000 మైళ్ళ దూరం వరకు విస్తరిస్తాయి అన్నమాట. ఉదాహరణకు న్యూజిలాండ్లో ఉన్న ఆక్లాండ్కు మరియు న్యూయార్క్ నగరానికి మధ్య ఉన్న దూరం 10,194 మైళ్ళు. ఇంతటితో 1 మిలియన్ అంటే ఎంత ఉంటుంది అనే ఈ పుస్తకం సమాప్తం.